بسم الله الرحمن الرحيم ألف لام ميم غلبت الروم في أدنى الأرض وهم من بعد غلبهم سيغلبون في بضع سنين لله الأمر من قبل ومن بعد ويومئذ يفرح المؤمنون بنصر الله ينصر من يشاء وهو العزيز الرحيم وعد الله لا يخلف الله وعده ولكن أكثر الناس لا يعلمون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్. రోమను ప్రజలు పొరుగు భూభాగంలో పరాజితులయ్యారు. తమ ఈ పరాజయం తరువాత కొన్ని సంవత్సరాలలోనే వారు విజేతలవుతారు. ముందైనా తరువాత అయినా అధికారం మట్టుకు అల్లాదే. ఆ రోజున అల్లాహ్ ప్రసాదించిన విజయానికి విశ్వాసులు వేడుకలు జరుపుకుంటారు. అల్లాహ్ తనకు ఇష్టమైన వారికి సహాయపడతాడు. అల్లాహ్ అత్యంత శక్తివంతుడు మరియు అనంత కరుణామయుడు. ఈ వాగ్దానం అల్లాహ్ చేసిన వాగ్దానం. అల్లాహ్ ఎన్నడూ తన వాగ్దానాన్ని భంగపరచడు. కాని ఈ విషయాన్ని చాలామంది ఎరుగరు. يعلمون ظاهرا من الحياة الدنيا وهم عن الآخرة هم غافلون أولم يتفكروا في أنفسهم ما خلق الله السماوات والأرض وما بينهما إلا بالحق وأجل مسمى وَإِنَّ كَثِيرًا مِنَ النَّاسِ بِلِقَاءِ رَبِّهِمْ لَكَافِرُونَ أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ كانوا أشد منهم قوة وأثاروا الأرض وعمروها أكثر مما عمروها وجاءتهم رسلهم بالبينات فما كان الله ليظلمهم ولكن كانوا أنفسهم يظلمون ثم كان عاقبة الذين أساءوا السوء أن كذبوا بآيات الله وكانوا بها يستهزئون ప్రజలు ప్రాపంచిక జీవితపు బాహ్య రూపాన్ని మాత్రమే ఎరుగుదురు. పరలోకం గురించి స్వయంగా వారే ఉపేక్షాభావంతో ఉన్నారు. వారు తమను గురించి తాము ఎన్నడూ ఆలోచించలేరా? అల్లాహ్ భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులను సత్యంతో ఒక నిర్ణీత గడువు వరకు మాత్రమే సృష్టించాడు. కాని చాలామంది తమ ప్రభువుతో సమావేశం కావలసి ఉన్నది అనే విషయాన్ని తిరస్కరిస్తున్నారు. వారు భూమిపై ఎన్నడూ ప్రయాణం చేసి ఉండలేరా? తమకు పూర్వం గతించిన ప్రజల ముగింపును వారు చూడగలందులకు? వారు వీరికంటే ఎక్కువ బలవంతులు. వారు భూమిని బాగా త్రవ్వారు. వారు దానిని వీరు చేసిన దానికంటే ఎక్కువగా వశింపజేశారు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన సూచనలు తీసుకుని వచ్చారు. ఇంకా అల్లాహ్ వారికి అన్యాయం చేసేవాడు కాదు. కాని స్వయంగా వారే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉండినారు. చివరకు చెడు పనులు చేసిన వారి ముగింపు చాలా చెడ్డగా జరిగింది. ఎందుకంటే వారు అల్లాహ్ వాక్యాలను తిరస్కరించారు, వాటిని ఎగతాళి చేశారు. الله يبدأ الخلق ثم يعيده ثم إليه ترجعون ويوم تقوم الساعة يبلس المجرمون ولم يكن لهم من شركائهم شفعاء وكانوا بشركائهم كافرين ويوم تقوم الساعة يومئذ يتفرقون فأما الذين آمنوا وعملوا الصالحات فهم في روضة يحبرون وأما الذين كفروا وكذبوا بآياتنا ولقاء الآخرة فأولئك في العذاب محضرون الله سُشْتِي فَارَمْ بِسْتَارُ ఆయనే దానిని తిరిగి సృష్టిస్తాడు. తరువాత ఆయన వైపునకే మీరు మరలింపబడతారు. ఆ ఘడియ నెలకొన్ననాడు అపరాధులు దిగ్భ్రమకు లోనవుతారు. వారు అల్లాకు భాగస్వాములుగా నిలబెట్టిన వారెవరూ వారి గురించి సిఫారసు చేయరు. అప్పుడు వారు తాము కల్పించుకున్న దైవాలను సైతం తిరస్కరిస్తారు. ఆ ఘడియ నెలకొన్న రోజున మానవులందరూ విభిన్న వర్గాలుగా చీలిపోతారు. విశ్వసించి మంచి పనులు చేసినవారు ఒక ఉద్యానవనములు సుఖంగా సంతోషంగా ఉంచబడతారు. కాని విశ్వసించని వారు మా వాక్యాలను పరలోక సమావేశాన్ని నిరాకరించిన వారు శిక్షలోనే ఉంచబడతారు. وله الحمد في السماوات والأرض وعشيا وحين تظهرون يخرج الحي من الميت ويخرج الميت من الحي ويحيي الأرض بعد موتها وكذلك تخرجون كمك نيو الله پرشدة نكنيارو సాయంత్రం అయినప్పుడు ఉదయం అయినప్పుడు ఆకాశాలలోనూ భూమిలోనూ ఆయనే స్తుతింపదగినవాడు. మధ్యాహ్నం అయినప్పుడు సూర్యాస్తమయం అయినప్పుడు ఆయనను స్తుతించు. ఆయన జీవిని నిర్జీవి నుండి వెలికి తీస్తాడు, నిర్జీవిని జీవి నుండి వెలికి తీసుకువస్తాడు. భూమి ముట్టి చెందిన తరువాత దానికి ప్రాణం పోస్తాడు. ఇలానే నీవు కూడా మరణావస్థ నుండి వెలికి తీయబడతావు. వలిన్ ఆయాతిహి అల్ ఖలఖకుం మిన్ తురాబిన్ తుమ్మ ఇదా అంతుం బషరున్ తంతషిరున్. ఆయన సూచనలలో ఒక సూచన ఏమిటంటే ఆయన మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. తరువాత అకస్మాత్తుగా మీరు మానవులయ్యారు, భూమిపై వ్యాపిస్తూ ఉన్నారు. إن في ذلك لآيات لقوم يتفكرون ఆయన సూచనలలో మరొకటి ఏమిటంటే ఆయన మీ కొరకు భార్యలను మీ జాతిలో నుండే సృష్టించాడు. మీరు వారి వద్ద శాంతిని పొందటానికి మీ మధ్య ప్రేమను కారుణ్యాన్ని సృజించాడు. నిశ్చయంగా ఆలోచన పరులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆయన సూచనలలో ఆకాశాలను భూమిని సృష్టించటము, మీ భాషల మీ రంగుల వైవిధ్యాలు ఉన్నాయి. నిశ్చయంగా విజ్ఞులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆయన సూచనలలో రాత్రి పగలు మీరు నిద్రపోవటం, మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటం కూడా ఉన్నాయి. నిశ్చయంగా శ్రద్ధగా వినేవారికి ఇందులో చాలా సూచనలు ఉన్నాయి. وَمِنْ آيَاتِهِ يُرِيكُمُ الْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنَزِّلُ مِنَ السَّمَاءِ مَاءً فَيُحْيِي بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يَعْقِلُونَ. ఇంకా ఆయన సూచనలలో మరొకటి ఏమిటంటే, ఆయన మీకు మెరుపు తలచలలను చూపిస్తాడు, భయాన్ని కలిగిస్తూను ఆశను రేకెత్తిస్తూను. ఆకాశం నుండి నీటిని కురిపిస్తున్నాడు, తరువాత దాని ద్వారా భూమికి దాని మరణానంతరం జీవితాన్ని ప్రసారిస్తున్నాడు. నిశ్చయంగా ఇందులో తెలివిని వినియోగించుకునేవారికి ఎన్నో సూచనలు ఉన్నాయి. ومن آياته أن تقوم السماء والأرض بأمره ثم إذا دعاكم دعوة من الأرض إذا أنتم تخرجون وله من في السماوات والأرض كل له قانتون وهو الذي يبدأ الخلق ثم يعيده وهو أهون عليه وله المثل الأعلى في السماوات والأرض وهو العزيز الحكيم. ఆయన సూచనలలో ఇంకొకటి ఏమిటంటే, ఆకాశము భూమి ఆయన ఆజ్ఞ మూలంగానే సుస్థిరంగా ఉన్నాయి. తరువాత ఆయన మిమ్మల్ని భూమి నుండి రమ్మని పిలిచినంతనే కేవలం ఒకే ఒక పిలుపునకు మీరు అకస్మాత్తుగా బయటికి వచ్చేస్తారు. ఆకాశాలలో భూమిపై ఉన్నవారెవరైనా ఆయన దాసులే, అందరూ ఆయన ఆజ్ఞకే కట్టుబడి ఉన్నారు. ఆయనే సృష్టిని ప్రారంభిస్తాడు, ఆయనే దానిని మళ్లీ సృష్టిస్తాడు. ఇది ఆయనకు సులభతరం. ఆకాశాలలోనూ భూమిపైన ఆయన గుణగణాలు సర్వోన్నతమైనవి. ఆయన శక్తివంతుడు వివేకవంతుడూను. هل لكم مما ملكت أيمانكم من شركاء فيما رزقناكم فأنتم فيه سواء تخافونهم كخيفتكم أنفسكم كذلك نفصل الآيات لقوم يعقلون بل اتبع الذين ظلموا أهواءهم بغير علم فمن يهدي من أضل الله وما لهم من ناصرين. آينا ميكو స్వయంగా మీకే చెందిన ఒక ఉపమానాన్ని ఇస్తున్నాడు. మీ అధీనంలో ఉన్న బానిసలలో కొందరు మేము మీకు ఇచ్చిన సిరి సంపదలలో మీతో పాటు సమానమైన భాగస్వాములుగా ఉన్నవారు, మీరు పరస్పరం మీ సమానులకు భయపడే విధంగా మీరు భయపడేటటువంటి వారు వారిలో ఎవరైనా ఉన్నారా? ఈ విధంగా బుద్ధి కుశలత కలవారికి మేము సూచనలను స్పష్టంగా వివరిస్తాము, కాని ఈ దుర్మార్గులు జ్ఞానం లేకుండానే తమ భ్రమల వెంట పడ్డారు. అల్లాహ్ అపమార్గం పట్టించిన వ్యక్తికి మార్గం చూపగలవాడెవడు? అటువంటి వారికి సాయపడేవాడెవడూ ఉండడు. فأقم وجهك للدين حنيفا فطرة الله التي فطر الناس عليها لا تبديل لخلق الله ذلك الدين القيم ولكن أكثر الناس لا يعلمون منيبين إليه واتقوه وأقيموا الصلاة ولا تكونوا من المشركين من الذين فرقوا دينهم وكانوا شيعا كل حزب بما لديهم فرحون كمك ప్రవక్త ప్రవక్త యొక్క అనుచరులారా, ఏకాగ్ర చిత్తంతో మీ ముఖాన్ని ఈ ధర్మం దిశలో స్థిరంగా నిలపండి. అల్లాహ్ మానవులను ఏ స్వభావం ఆధారంగా సృష్టించాడో దానిపై స్థిరంగా ఉండండి. అల్లాహ్ సృజించిన స్వరూప స్వభావాలు మార్చటానికి శక్యం కానివి. ఇదే సవ్యమైన తిన్నని ధర్మ మార్గం, కాని చాలామందికి తెలియదు. స్థిరముగా ఉండండి ఈ విషయంలో. అల్లా వైపునకు మరవుతూ ఆయనకు భయపడండి, నమాజును స్థాపించండి. తమ ధర్మాన్ని వేరువేరుగా రూపొందించుకున్న మరియు వర్గాలుగా చీలిపోయిన ముష్రికులలో కలసిపోకండి. ప్రతి వర్గము తన వద్ద ఉన్నదానితోనే ఆనందపడుతున్నది. إليه ثم إذا أذاقهم منه رحمة إذا فريق منهم بربهم يشركون ليكفروا بما آتيناهم فتمتعوا فسوف تعلمون أم أنزلنا عليهم سلطانا فهو يتكلم بما كانوا به يشركون మానవుల స్థితి ఎలాంటిదంటే, వారికి ఏదైనా కష్టం కలిగినప్పుడు వారు తమ ప్రభువు వైపునకు మరలి ఆయనకు మొరపెట్టుకుంటారు. తరువాత ఆయన తన కారుణ్యపు మాధుర్యాన్ని కొంచెం వారికి రుచి చూపిస్తే అప్పుడు వారిలో కొందరు వెంటనే షిర్కు చేయటం ప్రారంభిస్తారు. నేను చేసిన ఉపకారానికి కృతజ్ఞత చూపటానికి గాను సరే మంచిది, సుఖాలు అనుభవించండి, త్వరలోనే మీకు తెలిసిపోతుంది. వారు చేస్తూ ఉన్న షిర్కు యొక్క సత్యతకు సాక్ష్యం పలికే ఏదైనా నిదర్శనాన్ని గాని ప్రమాణాన్ని గాని మేము వారిపై అవతరింపజేశామా? وَإِذَا أَذَقْنَا النَّاسَ رَحْمَةً فَرِحُوا بِهَا وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ إِذَا هُمْ يَقْنَطُونَ أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ إن في ذلك لآيات لقوم يؤمنون فآت ذا القربى حقه والمسكين وابن السبيل ذلك خير للذين يريدون وجه الله وأولئك هم المفلحون وما آتيتم من ربا ليربو في أموال الناس فلا يربو عند الله وما آتيتم من زكاة تريدون وجه الله فأولئك هم المضعفون మేము మానవులకు కారుణ్యపు కమ్మదనాన్ని రుచి చూపించినప్పుడు వారు దానికి పొంగిపోతారు. స్వయంగా వారు చేసుకున్న చేష్టలు కారణంగా వారిపైకి ఏదైనా ఆపద వచ్చిపడితే వెంటనే వారు నిరాశకు లోనవుతారు. అల్లాయే తనకు ఇష్టమైన వారి ఉపాధిని వృద్ధిపరుస్తాడు, తనకు ఇష్టమైన వారి ఉపాధిని తక్కువ చేస్తాడు. ఈ విషయాన్ని వారు చూడటం లేదా? నిశ్చయంగా ఇందులో విశ్వసించేవారికి ఎన్నో సూచనలు ఉన్నాయి. కనుక ఓ విశ్వాసీ, బంధువులకు అతని హక్కును ఇచ్చివేయి, పేదవానికి బాటసారికి వారి వారి హక్కులను ఇచ్చివేయి. అల్లాహ్ ప్రసన్నతను కోరుకునేవారికి ఈ పద్ధతి ఉత్తమమైనది, వారే సాఫల్యం పొందేవారు. ప్రజల సంపదలో చేరి పెరగాలని మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ్ దృష్టిలో పెరగదు. అల్లాహ్ ప్రసన్నతను పొందే ఉద్దేశ్యంతో మీరు ఇచ్చే జకాతు, దానిని ఇచ్చేవారే వాస్తవంగా తమ సంపదను వృద్ధి చేసుకుంటారు. الله الذي خلقكم ثم رزقكم ثم يميتكم ثم يحييكم هل من شركائكم من يفعل من ذلكم من شيء سبحانه وتعالى عما يشركون ظهر الفساد في البر والبحر بما كسبت أيدي الناس ليذيقهم بعض الذي عملوا لعلهم يرجعون قل سيروا في الأرض فانظروا كيف كان عاقبة الذين من قبل كان أكثرهم مشركين فأقم وجهك للدين القيم من قبل أن يأتي يوم لا مرد له من الله يومئذ يصدعون من كفر فعليه كفره ومن عمل صالحا فلأنفسهم يمهدون ليجزي الذين آمنوا وعملوا الصالحات من فضله إنه لا يحب الكافرين الله يمن من يكتين شار تروات ميكو وفاجن إتشار ఆ తరువాత ఆయన మీకు మరణం కలిగిస్తాడు, తరువాత ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు. మీరు దైవ సమానులుగా నిర్ణయించుకున్న వారిలో ఎవరైనా ఈ పనులలో ఏ పనినైనా చేసేవాడు ఉన్నాడా? ఈ మానవులు చేసే షిర్కు నుండి ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు. మానవులు చేజేతులా సంపాదించుకున్న దాని ఫలితంగానే నేలపైన నీటిలోనూ కల్లోలం చెలరేగింది. వారి కొన్ని చేష్టల ఫలితాన్ని వారికి చవిచూపటానికి బహుశా వారు తమను సంస్కరించుకుంటారేమో అని ప్రవక్త వారితో ఇలా అను, భూమిపై సంచారం చేసి చూడండి, పూర్వం గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో. వారిలో చాలామంది బహుదైవారాధకులే. కనుక ఓ ప్రవక్త, ఈ సత్యధర్మం వైపు నీ ముఖాన్ని స్థిరంగా నిలుపు. ఆ రోజు రాక మునుపే ఏ రోజైతే తొలగిపోయే ఏ అవకాశమూ అల్లాహ్ తరఫు నుండి లేదో ఆ రోజున మానవులు చెదరిపోయి ఒకరి నుండి ఒకరు వేరైపోతారు. అవిశ్వాసానికి పాల్పడిన వాడు తన అవిశ్వాసపు దుష్ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. మంచి పనులు చేసేవారు తమ కొరకే సాఫల్య మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు. విశ్వసించి మంచి పనులు చేసేవారికి అల్లాహ్ తన అనుగ్రహం నుండి ప్రతిఫలం ఇచ్చేందుకు నిశ్చయంగా ఆయన అవిశ్వాసులను ప్రేమించడు. ومن آياته أن يرسل الرياح مبشرات وليذيقكم من رحمته ولتجري الفلك بأمره ولتبتغوا من فضله ولعلكم تشكرون ولقد أرسلنا من قبلك رسلا إلى قومهم فجاءوهم بالبينات فانتقلنا من الذين أجرموا وكان حقا علينا نصر المؤمنين آينا వాయువులను పంపుతాడు. శుభవార్తను తెలిపేందుకు, మీకు తన కారుణ్యాన్ని రుచి చూపేందుకు, ఇంకా ఈ ఉద్దేశ్యంతో కూడా పడవలు ఆయన ఆజ్ఞతో ప్రయాణించేటందుకు, మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించేటందుకు, ఆయనకు కృతజ్ఞతలు తెలిపేవారుగా అయ్యేటందుకు. మేము నీకు పూర్వం ప్రవక్తలను వారి జాతుల వైపునకు పంపాము, వారు వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకువచ్చారు. తరువాత నేరం చేసిన వారికి మేము ప్రతీకారం చేశాము. మేము విశ్వాసులకు సహాయపడటం అనేది వారికి మాపై ఉన్న హక్కు. الله الذي يرسل الرياح فتثير سحابا فيبسطه في السماء كيف يشاء ويجعله كسفا فترى الودق يخرج من خلاله فإذا أصاب به من يشاء عباده إذا هم يستبشرون وإن كانوا من قبل أن ينزل عليهم من قبله لمبلسين فانظر إلى آثار رحمة الله كيف يحيي الأرض بعد موتها إن ذلك لمحيي الموتى وهو على كل شيء قدير ولئن أرسلنا ريحا فرأوه مصفرا لظلوا من بعده يكفرون فإنك لا تسمع الموتى ولا تسمع الصم الدعاء إذا ولوا مدبرين وما أنت بهادي العمي عن ضلالتهم إن تسمع إلا من يؤمن بآياتنا فهم مسلمون అల్లాయే గాలులను పంపేవాడు. అవి మేఘాలను లేపుతాయి. తరువాత ఆయన ఆ మేఘాలను తన ఇష్టం ప్రకారం ఆకాశంలో వ్యాపింపజేస్తాడు. వాటిని ఖండికలుగా విభజిస్తాడు. తరువాత మేఘంలో నుండి వర్షపు బిందువులు కురియటాన్ని నీవు చూస్తావు. ఆయన ఈ వర్షాన్ని తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై కురిపించగానే వారు ఆనందంతో పొంగిపోతారు. వాస్తవానికి దాని అవతరణకు పూర్వం వారు నిరాశకు లోనై ఉండేవారు. అల్లాహ్ కారుణ్యం యొక్క ప్రభావాలను చూడు. నిర్జీవంగా పడి ఉన్న భూమిని ఆయన ఎలా బ్రతికించి లేపుతాడో, నిశ్చయంగా ఆయన మృతులకు ప్రాణం పోసేవాడు. ఆయన ప్రతి విషయంపై అధికారం కలవాడు. మేము గాలిని పంపితే దాని ప్రభావం వల్ల వారు తమ పంటలు పసుపు పచ్చగా మారటాన్ని చూస్తే అప్పుడు వారు అవిశ్వాసంపై మరింత స్థిరపడిపోతారు. ప్రవక్త, నీవు మృతులకు వినిపించలేవు. వెను తిరిగి వెళ్లిపోయే చెవిటివారికి నీవు నీ సందేశాన్ని వినిపించలేవు. నీవు అంధులను అపమార్గము నుండి తప్పించి వారికి రుజుమార్గమూ చూపలేవు. నీవు కేవలం మా వాక్యాలను విశ్వసించేవారికే, విధేయతతో తలవంచేవారికే వినిపించగలవు. الله الذي خلقكم من ضعف ثم جعل من بعد ضعف قوة ثم جعل من بعد قوة ضعفا وشيبة يخلق ما يشاء وهو العليم القدير ويوم تقوم الساعة يقسم المجرمون ما لبثوا غير ساعة كذلك كانوا يؤفكون وقال الذين أوتوا العلم والإيمان لقد لبثتم في كتاب الله إلى يوم البعث فهذا يوم البعث ولكنكم كنتم لا تعلمون فيومئذ لا ينفع الذين ظلموا معذرتهم ولا هم يستعتبون بلهين أوستن اللي مي پتوكن پرارم بنچنا وارو ملي آ بلهين تترواتا ميكو بلالن پرسادنچنا وارو ఆ బలం తరువాత మళ్లీ మిమ్మల్ని బలహీనులుగా ముసలివారుగా చేసినవాడు అల్లాయే కదా. ఆయన తనకు ఇష్టమైన దానిని సృష్టిస్తాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, ప్రతిదానిపై అధికారం కలవాడు. ఆ ఘడియ సంభవించినప్పుడు నేరస్తులు ప్రమాణాలు చేసి, మేము ఒక గంటసేపు కంటే ఎక్కువ కాలం ఉండలేదు అని అంటారు. ఈ విధంగానే వారు ప్రాపంచిక జీవితంలో మోసపోతూ ఉండేవారు. కాని జ్ఞానము విశ్వాసము అనుగ్రహింపబడిన వారు ఇలా అంటారు, దైవ లేఖనం ప్రకారం మీరు ప్రళయ దినం వరకు పడి ఉన్నారు, కనుక ఇదే ఆ ప్రళయ దినం. కాని మీకు తెలియదు, కనుక ఆ రోజున దుర్మార్గులకు వారి సాకులు ఏ ప్రయోజనాన్ని కలిగించలేవు. వారిని క్షమాభిక్ష కోరండి అని అడగటమూ జరగదు. ولئن جئتهم بآية ليقولن الذين كفروا إن أنتم إلا مبطلون كذلك يطبع الله على قلوب الذين لا يعلمون فاصبر إن وعد الله حق ولا يستخفنك الذين لا يوقنون మేము ఈ ఖురానులో మానవులకు రకరకాలుగా బోధించాము. నీవు ఏ సూచనను తెచ్చినా అవిశ్వాసులు నీవు అసత్యాన్ని ఆశ్రయించావు అనే అంటారు. ఈ విధంగా అల్లాహ్ జ్ఞానహీనుల హృదయాలకు ముద్ర వేస్తాడు. కనుక ప్రవక్త, సహనంతో ఉండు. నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానము సత్యమైనది. అవిశ్వాసులు నిన్ను తేలికగా తీసుకోరారు.